296 హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి సంభా హ్రీంకార నందనారామ నవకల్పక వల్లరి నసున్నా దయత్యానందైతీతి నందనః సచాసౌ ఆరామశ్చ తథా దేవేంద్రోద్యానం విచిత్రస్వరూపతయా విజాతీయార్థకత్వాత్ హ్రీంకార ఏవ నందనారామః సుకర్తృవిశ్రామభూమః తస్య నవా నూతన అతికోమలేత్యర్థ హిల్పయతీతి కల్పక కల్పక చ సా వల్లరీ చేతి తథా దేవోద్యానే విద్యమానానాం వృక్ష గుల్మల సతృణాదినా మేతల్లోకాతి సాయి పుష్పఫలాదిమ స్వేపి న సర్వోత్తమత ప్రసిద్ధ్యః కల్పవల్యాస్తు యథాకర్మ యథాసేవ ముపాస్కానాం సర్వార్థ ప్రధాన సిద్ధిమల్వేస సర్వోత్కృష్టత తవోత్కృష్టత తథా బ్రహ్మ విష్ణురుదానాం తద్వానికి డొట్ణభేదానాం ఆనోన్య సంబంధితయ లలితా త్రిశతి భాష్యం 435 ఏకత్ర ప్రతీయమానత్వేన చిరంజీవిత్వ ఫలాది ప్రధానేన ఆనందదాయకతయ సంసార తాపసామకత్వేన చ ప్రింకారస్య నందనోపమ తత్ర సర్వార్థప్రదాతృత్వేన కామేశ్వరాలింగిత కోమలతీర సుందరమూర్త్యా విశిష్టపురుషార్థ చతుష్టయ కల్ప నేన సగుణ నింగుణోపాస్కానాం తద్దేవతాత్మన ప్రాధాన్యేన సమష్టిరూపతయా సాదృశ్యేన నవకల్పక వల్ల రైత్యుచ్యతే ఇతి భావః ఓం హ్రీంకారనందనారామ ననకల్పక వల్లర్యే నమ ఆం వి ఆనందింపజేయనదిగాన నందనము నందనమైన ఆరామము నందనారామము దేవేంద్రోద్యానమైన నందనారామము విచిత్రమైన స్వరూపముతో ఇతర ఉద్యానముల కంటే విజాతీయముగా విభిన్నముగా ఉండును హ్రీంకారమే నందనారామము. ఏలనా ఆ బీజము ఆనందప్రదమైన విశ్రాంతిభూమి అందరి కోరికలను తీర్చునదిగాన కల్పక మనబడును. హ్రీంకారమనేది నందనోద్యానం యొక్క నూతనమైన అనగా కోమలమైన కల్పక వల్లరి కల్పలత గాన దేవి హ్రీంకారనందనారామ నవకల్పక వల్ల ద్వీయంతు నామముతో విరాజిల్లుచుండును. నందనోద్యానమునందలి వృక్ష గుర్మి లతౌ తృణాదులకు ఈ భూలోకము కంటే అధికమైన పుష్పఫలాడిమత్వమున్నను సర్వోత్తమత్వ ప్రసిద్ధి లేదు. కల్ప పల్లికి భక్తులు చేయు కర్మననుసరించి సేవ ఉపాసనముననుసరించి వారికి సర్వార్థముల నొసగు శక్తి యుండుట వలన సర్వోత్కృష్టత్వము చెప్పబడును. 436 శంకర గ్రంథరత్నావళి. ఆ రీతిగా బ్రహ్మ విష్ణు రుద్రవచకములైన భిన్నాక్షరములు అన్యోన్య సంబంధముతో ఒకచోట అనగా హ్రీంబీజము నందు ప్రతీయమానమవుట వలన చిరంజీవిత్వాది ఫలప్రద నముదానీదు ఉండుట చేత ఆనందప్రదమై సంసార తాపోపశామకము నగుట వలన హ్రీంకారమునకు నందనోద్యానముతో ఉపమానము చెప్పబడినది. ఆ నందనోద్యానము సర్వార్థప్రదము కామేశ్వరాలింగితమైన శరీరము గల పరమేశ్వరి ధర్మ అర్ధ కామ మోక్షరూప చతుర్విధ పురుషార్థముల నొసగునట్టిది. అందువలన సగుణ నిర్గుణోపాసన చేయువారికి తద్దేవతాత్మగా ప్రాధాన్యముండుట చేత సమష్టరూపముగా సాదృశ్యముడుట చేత పరమేశ్వరి నవకల్పక వల్ల రీయని చెప్పబడునని భావము. శ్లో హ్రీంకారహమవద్దంగా హ్రీంకారార్ణవక్ స్తుభా హ్రీంకారమంత్రసర్వస్వా హ్రీంకార పరసౌఖ్యద